ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం డాక్టర్ కే.బి. గోపాలం గారిచే వ్రాయబడిన పక్షులు ఎలా ఎగురుతాయి. భౌతిక శాస్త్రంలో కొన్ని ప్రశ్నలు, సమాధానాలు. ముందుగా భౌతిక శాస్త్రం. ఈ ప్రపంచం ఉంది అంటే ముందు భూమి, నీరు, వేడి, గాలి, వాతావరణం, అంతరిక్షం లాంటివన్నీ ఉన్నాయని అర్థం. ఆ తర్వాతే మనం, మిగతా జంతువులు, చెట్లు ఉన్నాయి. జీవుల సంగతి పక్కన పెడితే ఈ ప్రపంచం పనిచేయడానికి మూల కారణంగా కదలిక అన్నది ఉంది. కదలికకు కారణంగా బలాలు, శక్తి ఉన్నాయి. ఇక భౌతిక ప్రపంచంలోని భాగాలుగా కాంతి, ధ్వని కూడా ఉన్నాయి. అవి కదులుతూ ఉండే శక్తి రూపాలు. మరొక పక్కన నీరు, గాలి కూడా ఒకచోట నుండి మరొక చోటికి కదులుతూ ఉంటాయి. వాటిని కదిలించే బలాలను మనం చూడలేం. గాలి, నీరు కదలికలు మన ప్రపంచాన్ని తలకిందులు చేస్తాయని అనుభవం ద్వారా మనకు తెలుసు. భౌతిక ప్రపంచానికి ఆధారంగా రసాయనాలు ఉన్నాయి. భౌతిక సిద్ధాంతాల ఆధారంగా రసాయనాలు పనిచేస్తాయి. వాటి నిర్మాణం, పనితీరులు భౌతిక శాస్త్రంలోని ముఖ్యాంశాలు. కెమిస్ట్రీని నిర్వచించే ఫిజిక్స్ను ఫిజికల్ కెమిస్ట్రీ అంటారు. ఈ రంగంలోని వివరాలను మనం నేరుగా కళ్ళతో చూడలేం. పరమాణువులను, అణువులను మనం చూడలేం. కానీ వాటితో నిర్మాణమయ్యే పదార్థాలను మాత్రం చూడగలుగుతాం. అణువుల లక్షణాల ప్రకారం పదార్థాల లక్షణాలు ఉంటాయి. వాటిలోని మార్పులు, చేర్పులను ముందే ఊహించగలుగుతాం. ఊహలను ప్రయోగాలతో పరీక్షించగలుగుతాం. అణువులు సుమారు 100 రకాలు మాత్రమే ఉన్నాయి. వాటి పనితీరు గురించి పరిశీలించేదే రసాయన శాస్త్రం. తరువాత అంశం శక్తి, కదలిక. ఇక్కడ మనం మేరీ క్యూరీ గారి మాటల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. పరిశోధనశాలలో పనిచేసే సైంటిస్టు కేవలం ప్రపంచం పట్టని మరమనిషి కాదు. వాళ్ళు చిన్నపిల్లలతో సమానం. ఎదురైన కథలను, అందులోని వివరాలను పరీక్షకు పెడతారు. వద్దనుకున్న అడుగడుగున మనకు కదలిక, శక్తి ఎదురవుతుంటాయి. క్రికెట్ బంతిని విసురుతున్నారు. స్పిన్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్ అంటున్నారు. బంతి కదిలే తీరు వెనక దాని ఆకారం, పరిమాణం, భూమ్యాకర్షణ శక్తి, గాలివాటు, చెయ్యి మెలితిప్పిన తీరు లాంటివన్నీ ఉన్నాయని ఎవరూ ఆలోచించరు. వేడింగ్కి కూడా బంతి కదలికలో పాత్ర ఉందని తోచను కూడా తోచదు. బౌలర్ బంతి విసురుతాడు. క్షణాల్లో నిర్ణయం చేసి బ్యాట్స్మెన్ దానిని మరో పక్కకు పంపిస్తాడు. అందరికీ స్కోరు గురించి తెలుస్తుంది, కానీ ఆటలో ఉండే ఫిజిక్స్ గురించి మాత్రం తెలియదు, పట్టదు. బతుకులో అన్ని భాగాలలోనూ ఉండే భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది. కండరాలు కదిలితే కాలు కదులుతుంది. కండరాల కదలిక వెనుక భౌతిక శాస్త్రం ఉందన్న సంగతి వేరు. కనీసం కాలు కదిలిన తీరును బట్టి నడక మారుతుంది. ఇందులో ఎన్నో వివరాలు, విశేషాలు ఉన్నాయి. వాటిని పట్టించుకుంటే అది ఫిజిక్స్ లేదా భౌతిక శాస్త్రం. గాలి కదులుతుంది, నీరు కదులుతుంది, ఈ ప్రపంచమంతా కదులుతుంది. మరెన్నో భౌతిక మార్పులు జరుగుతాయి. వీటన్నిటినీ లెక్క వేసి చూపించవచ్చు. ఆ లెక్కలతో తిక్కబడుతుంది. భౌతిక శాస్త్రం మనది కాదు అనిపిస్తుంది, కానీ భౌతిక శాస్త్రాన్ని లెక్కల అవసరం లేకుండా కూడా అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రశ్నలు అడిగితే జవాబుగా భౌతిక శాస్త్రం ముందుకు వస్తుంది. భౌతిక శాస్త్రంలోని అంశాలను పాఠాలుగా చెప్పే కన్నా తెలిసిన విషయాల నుంచి మొదలుపెట్టి ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం, భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవటం తేలికగా ఉంటుంది.